మెదడు చరిత్ర పుస్తకం 6వ భాగం. అశాస్త్రీయమే అయిన ఫ్రీనాలజీ ఓ ఆసక్తికరమైన ప్రక్రియ. తెలియక చేసిన అది సరైన దిశలోనే అడుగువేసింది. మెదడులో వివిధ క్రియలు వివిధ ప్రాంతాల చేత శాసించబడతాయి అనే విలువైన భావనకి అది శ్రీకారం చుట్టింది. ఈ భావనకే ప్రాంతీయకరణ అనే పేరు. అన్నిటికీ ఆత్మే మూలం అనే సిద్ధాంతం కన్నా మెదడులో వివిధ ప్రాంతాలు వివిధ క్రియలు నెరవేరుస్తాయి అనే భావన మరింత శాస్త్రీయమైనది. ఎందుకంటే ఈ రెండవ సిద్ధాంతాన్ని ప్రయోగం చేసి పరీక్షించడానికి వీలుంది. అయితే మూల భావన శాస్త్రీయమే అయినా అందులోని వివరాలు శాస్త్రీయం కావు. ఎందుకంటే మెదడులో ఏ భాగం ఏ పని చేస్తుంది అన్న ప్రశ్నకి సమాధానంగా ఫ్రీనాలజిస్టులు ఏవో నిరాధారిత ఊహాగానాలు అల్లారే తప్ప ఆ విషయాన్ని నిశితంగా ప్రయోగాత్మకంగా తేల్చలేదు. అలా తేల్చాలంటే భౌతిక శాస్త్ర నియమాలని క్రమబద్ధంగా మెదడుకి ఆపాదించి పరీక్షించాలి. అయితే ఫ్రీనాలజీ పుట్టిన నాటికి, అంటే 18వ శతాబ్దపు చివరి దశలో, భౌతిక శాస్త్రం యొక్క అభ్యున్నతి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే భౌతిక జీవశాస్త్రాలలో వివిధ రంగాలు పురోగమిస్తున్న కొద్దీ అందుకు సమాంతరంగా మెదడు పట్ల మన అవగాహన కూడా క్రమంగా పురోగమించింది. విజ్ఞాన శాస్త్రంలో వివిధ విభాగాలలో జరిగిన పురోగతి వల్ల నాడీ విజ్ఞానం ఎలా లబ్ధి పొందిందో చూద్దాం. శరీర నిర్మాణ శాస్త్రం అనగా ఎనాటమీ. మెదడు యొక్క నిర్మాణం గురించి స్థూల పరిజ్ఞానం ఇంచుమించు 2000 ఏళ్లుగా ఉంది. కానీ మెదడులోని సూక్ష్మం అంతా సూక్ష్మస్థాయిలో, అంటే కణాల స్థాయిలోనే ఉంది. కనుక సూక్ష్మ ప్రపంచాన్ని చూడగల పరికరాల రూపకల్పన వలన మెదడుని సూక్ష్మస్థాయిలో పరిశీలించడానికి వీలయ్యింది. రాబర్ట్ హుక్ నిర్మించిన సూక్ష్మదర్శిని సహాయంతో మొట్టమొదటిసారిగా జీవ ప్రపంచాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించడానికి సాధ్యం అయ్యింది. ఈ కొత్త పరికరంతో హుక్ క్రిమికీటకాలు, పక్షి ఈకలు ఇలా జీవ ప్రపంచానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వస్తువులని స్పష్టంగా పరిశీలించాడు. తను చూసిన వింతలన్నిటినీ ఇంపైన చిత్రాలుగా వేసి మైక్రోగ్రాఫియా అనే పుస్తకంలో 1665లో పొందుపరిచాడు. హుక్ శంకుస్థాపన చేసిన ఈ సూక్ష్మదర్శక సాంప్రదాయాన్ని అంటాన్ వాన్ లీవెన్హక్ మరింత ముందుకు తీసుకుపోయాడు. 1683లో ఓ రోజు ఇతగాడు తన సొంత ఉమ్మిని సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తున్నాడు. ఆ సందర్భంలో తనకి కనిపించిన దానిని ససేమీరా నమ్మలేకపోయాడు. ఆ పదార్థంలో బోలెడన్ని చిన్న చిన్న జీవచరాలు చకచకా కదులుతున్నాయి అంటూ తను చూసిన దానిని అభివర్ణించాడు. ఆ చిన్న చిన్న జీవచరాలని వర్ణించటానికి యానిమాల్కులస్ అనే పదం వాడాడు. ఆ విధంగా లీవెన్హక్ మొట్టమొదటి జీవకణాలని కళ్ళారా చూసిన వాడయ్యాడు. తదనంతరం ఓ నాడీతీగని పరిచ్ఛేదించి ఆ పరిచ్ఛేదాన్ని కూడా సూక్ష్మదర్శినిలో చూశాడు. నాడీ కణాలని సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు ఇతర కణాలతో రాని ఓ కొత్త సమస్య తలెత్తింది. నాడీ కణాలలో కణదేహానికి ఎప్పుడూ తోకల్లాగా బోలెడు నాడీతీగలు తగిలించబడి ఉంటాయి. ఇతర ధాతువుల్లో కణాలకి సామాన్యంగా ఇలాంటి తోకలు ఉండవు. ఇవి నాడీ కణాల ప్రత్యేక లక్షణం. ఇతర కణాలలో కణదేహాలు ఏదో అప్పడాల పిండి ముద్దల్లాగా ప్రత్యేకమైన ఆకారం లేకుండా ఉంటాయి. నాడీ కణాల తీగలని పరిశీలించిన మీదట ఆ కణాలన్నీ ఈ తీగల చేత కలబడి ఉన్నాయేమోనన్న సందేహం వచ్చింది. ఈ తీగలు సన్నని నాళాలు లాంటివి అని అనుకుంటే ఈ నాళాలు వివిధ నాడీ కణాల కణదేహాలని కలుపుతున్నాయేమో అనే ఆలోచన వచ్చింది. కణానికి కణానికి మధ్య ప్రత్యేకమైన సరిహద్దు వంటిది లేకుండా కణాల అంతరంగాలన్నీ ఓ అఖిల ఘనరాశిగా కలిసిపోయి ఉన్నప్పుడు అలాంటి ధాతువుని సిన్సీషియం అంటారు.